అశ్వస్థో పర పరో మృగ గో మృగస్తే గోమృగ ఇది గో మృగ ఏ ప్రజాపత్యా కృష్ణగ్రీవ ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా కృష్ణగ్రీవాజ్ఞేయ కృష్ణగ్రీవ ఇది కృష్ణ గ్రీవ ఆజ్ఞేయో రాజే రాజే పురస్థాత్ పురస్థాత్ సారస్వతీ సారస్వతీ మేషీ మేషధస్థాత్ అధస్థాద్ధన్వో అన్వోరాశ్వినౌ ఆశ్వినా అధోరామౌ బాహ్వో అధోరామాయిత్యదః రామౌ బాహ్వో సౌమావౌష్ణ సౌమావౌష్ణ శ్యామ శ్యామో నాభ్యాగ్వే శౌర్యయామౌ శౌర్యయామౌ శ్వేత శ్వేతశ్చ చ కృష్ణ కృష్ణశ్చ చ పార్శ్వయోః పార్శ్వయోస్త్వాష్ట్రౌ ద్వాష్ట్రౌ లోమసక్తౌ లోమసక్తౌ సఖ్యో లోమసక్తాయి లోమసక్తౌ సఖ్యోర్వాయవ్యాః వాయవ్య శ్వేతః శ్వేతపుచ్చే పుచ్చ ఇంద్రాయ ఇంద్రాయ స్వపస్యాయ స్వపస్యాయ వేహత్ స్వపస్యాయేతీసు అపస్యాయ వేహద్వైష్ణవః వైష్ణవో వామనః వామన ఇతి వామనః లోహితో ధూమ్రలోహితః ధూమ్రలోహిత కర్కంధోలోహితః ధూమ్రలోహిత ఇతి ధూమ్ర రోహితః కర్కంధోలోహితస్తే కర్కంధోలోహిత ఇతి కర్కంధు లోహితః తే సౌమ్యాః సౌమ్యా బభ్రుః బభ్రురరుణబభ్రుః అరుణబభ్రుశుకబభ్రుః అరుణబభ్రురిత్యరుణ బభ్రుః శుకబభ్రుస్తే శుకబభ్రురితి శుక బభ్రుః తే వారుణాః వారుణాశ్చితిరంధ్రాః శితిరంధ్రోన్యతశ్చితిరంధ్రః శితిరంధ్ర ఇతి శితిరంధ్రాః అన్యతశ్చితిరంధ్రః సమంతశీతిరంధ్రః అన్యతశ్చితిరంధ్ర ఇత్యన్యతాః శితిరంధ్రః సమంతశీతిరంధ్రస్తే సమంతశీతిరంధ్ర ఇతి సమంతశీతిరంధ్రః తేషా విత్రాః సావిత్రాశ్చితి బాహుః శితిబాహురన్యతశ్చితి బాహుః శితిబాహురితి శితి బాహుః అన్యతశ్చితి బాహుః సమంతశీతి బాహుః అన్యతశ్చితి బాహురిత్యన్యతాః శితి బాహుః సమంతశీతి బాహుస్తే సమంతశీతి బాహురితి సమంతశీతి బాహుః తే వారుణస్పత్యాః వారుణస్పత్యా పృషతి పృషతి క్షుద్రపృషతి క్షుద్రపృషతి స్థూలపృషతి క్షుద్రపృషతీతి క్షుద్రపృషతి స్థూలపృషతీతాః స్థూలపృషతీతి స్థూలపృషతి తామైత్రావరుణ్యాః మైత్రావరుణ్య ఇతి మైత్రావరుణ్యాః శుద్ధవాలః సర్వశుద్ధవాలః శుద్ధవాల ఇతి శుద్ధవాలః సర్వశుద్ధవాలో మణివాలాః సర్వశుద్ధవాల ఇతి సర్వశుద్ధవాలః మణివాలస్తే మణివాల ఇతి మణివాలాః ఆశ్వినాః ఆశ్వినాః శ్వేతాః శ్వేతశ్వేతాక్షః శ్వేతాక్షోరుణః శ్వేతాక్ష ఇతి శ్వేత అక్షః అరుణస్తే తే రుద్రాయ రుద్రాయ పశుపతయే పశుపతయే కర్ణాః పశుపతయ ఇతి పశుపతయే కర్ణాయామాః యామా అవలిక్తాః అవలిక్తా రౌద్రాః అవలిక్తా ఇత్యవ లిప్తాః రౌద్రా నభో రూపాః నభో రూపాః పార్జన్యాః నభో రూపా ఇతి నభాః రూపాః పార్జన్యా ఇతి పార్జన్యా వృష్ణిస్తిరశ్చేన వృష్ణి తిరశ్చేన వృష్ణిరుద్రవృష్ణి తిరశ్చేన వృష్ణిరితి తిరశ్చేన వృష్ణి ఊర్ధ్వవృష్ణిస్తే ఊర్ధ్వవృష్ణిరిత్యూర్ధ్వవృష్ణి తే మారుతాః మారుతాః ఫల్గూః ఫల్గోర్లోహితోర్నీ లోహితోర్నీ పలక్షీ లోహితోర్నీతి లోహిత ఊర్ణీ పలక్షీతాః తాః సారస్వత్యాః సారస్వత్యప్లీహాకన్నాః ప్లీహాకన్నశుంఠాకన్నాః ప్లీహాకన్న ఇతి ప్లీహా కన్నాః శుంఠాకన్నోద్యాలోహకన్నాః శుంఠాకన్న ఇతి శుంఠా కన్నాః అద్యాలోహకన్నస్తే అద్యాలోహకన్న ఇత్యద్యాలోహ కన్నాః తే త్వాష్ట్రాః త్వాష్ట్రా కృష్ణగ్రీవః కృష్ణగ్రీవస్యితి కక్షాః కృష్ణగ్రీవ ఇతి కృష్ణ గ్రీవః శితికక్షో అంజిసక్థః శితికక్ష ఇతి శితికక్షాః అంజిసక్థస్తే అంజిసక్థ ఇత్యంజిసక్థః త ఐంద్రాజ్ఞాః ఐంద్రాజ్ఞాః కృష్ణాంజీః కృష్ణాంజిరల్పాంజిః కృష్ణాంజిరితి కృష్ణ అంజిః అల్పాంజిర్మహాంజీః అల్పాంజిరిత్యల్ప అంజిః మహాంజిస్తే మహాంజిరితి మహా అంజిః తవోషస్యాహ ఉషస్యాయిత్యోషస్యాహ శిల్పా వైశ్వదేవ్యాహ వైశ్వదేవ్యో రోహిణ్యః వైశ్వదేవ్య ఇతి వైశ్వదేవ్యాహ రోహిణ్యష్టలాయః యవాయో వాచే శవాయ ఇతి త్రి అవాయః వాచే విజ్ఞాతాః అవిజ్ఞాత అరిత్యై అవిజ్ఞాత ఇత్యవిజ్ఞాతాః అరిత్యై సరూపాః సరూపా ధాత్రే సరూపా ఇతి స రూపాః ధాత్రే వత్సతర్యాః వత్సతర్యో దేవానాం దేవానాం పత్నీభ్యః పత్నీభ్యమితి పత్నీభ్యః కృష్ణగ్రీవాగ్నేయాః కృష్ణగ్రీవాడితి కృష్ణ గ్రీవాః ఆగ్నేయాశీతిబ్రవాః శితిబ్రవో వసూనాం శితిబ్రవ ఇతి శితిబ్రవాః వసూనాగ్నిరోహీతాః రోహీతా రుద్రాణాం రుద్రాణాగ్నిశ్వేతాః శ్వేతావరోకిణాః అవరోకిణ ఆదిత్యానాం అవరోకిణ ఇత్యవ రోకిణాః ఆదిత్యానాన్నభో రూపాః నభో రూపాః పార్జన్యాః నభో రూపా ఇతి నభాః రూపాః పార్జన్యా ఇతి పార్జన్యాః ఉన్నత ఋషభః ఉన్నత ఇత్యుత్ నతః ఋషభో వామనః వామనస్తే త ఐంద్రావైష్ణవాః ఐంద్రావైష్ణవా ఉన్నతః ఉన్నతశీతి బాహుః ఉన్నత ఇత్యుత్ నతః శితిబాహుశీతి పృష్ఠః శితిబాహురితి శితి బాహుః శితిపృష్ఠస్తే శితిపృష్ఠ ఇతి శితి పృష్ఠః త ఐంద్రావార్గస్పత్యాః ఐంద్రావార్గస్పత్యా శుకరూపాః శుకరూపా వాజినాః శుకరూపా ఇది శుక రూపాః వాజినాః కల్మాషాః కల్మాషాః ఆగ్నిమారుతాః ఆగ్నిమారుతాః శ్యామాః శ్యామాః పౌష్ణాః పౌష్ణా ఇది పౌష్ణాః ఏతాః ఐంద్రాగ్నాః ఐంద్రాగ్నా ద్విరూపాః విరూపా అగ్నిశోమీయాః విరూపా ఇది ద్విరూపాః అగ్నిశోమీయా వామనాః వామనా అనగ్వాహాః అనగ్వాహాః ఆజ్ఞావైష్ణవాః ఆజ్ఞావైష్ణవా వశాః వశా మైత్రావరుణ్యాః మైత్రావరుణ్యోన్యతయేన్యః అన్యతయేన్యో మైత్ర్యాః అన్యతయేన్య ఇత్యన్యతాః ఏన్యః మైత్రేయీ మైత్ర్యా కృష్ణగ్రీవాజ్ఞేయా కృష్ణగ్రీవాజితి కృష్ణగ్రీవా ఆజ్ఞేయా బభ్రవా బభ్రవ సౌమ్యా సౌమ్యా శ్వేతా శ్వేతవాయవ్యా ఆయవ్యా అవిజ్ఞాతా అవిజ్ఞాత అదిత్యై అవిజ్ఞాత ఇత్యవిజ్ఞాతా అదిత్యై సరూపా సరూపా ధాత్రే సరూపా ఇతి సరూపా ధాత్రే వత్సతర్యా వత్సతర్యో దేవానాం దేవానాం పత్నీభ్యః పత్నీభ్యైతి పత్నీభ్యః కృష్ణభౌమాః భౌమా ధూమ్రాః ధూమ్రా అంతరిక్షాః అంతరిక్షా బృహంతాః బృహంతో దివ్యాః దివ్యా సబలానాః సబలా వైద్యుతాః వైద్యుతాః సిద్మాః సిద్మాస్తారకాః తారకా ఇతి తారకాః ధూమ్రాన్ వసంతాయ వసంతాయాలభతే ఆలభతే లభతే శ్వేతాన్ శ్వేతాన్ గ్రీష్మాయ గ్రీష్మాయ కృష్ణాన్ కృష్ణాన్ వర్షాభ్యాః వర్షాభ్యో అరుణాన్ అరుణాన్ శరదే శరదే పృషతః పృషతో హేమంతాయ హేమంతాయ విషంగాన్ విషంగాన్ శిశిరాయ శిశిరాయేతి శిశిరాయ త్రయోగాయత్రీ త్ర్యవయైతి త్రి అవయః గాయత్రీ పంచావయః పంచావయస్తృష్టువే పంచావయైతి పంచ అవయః తృష్టువే నిత్యవాహాః క్రిస్తువైతి త్రి స్తువే నిత్యవాహో జగత్యై నిత్యవాహ ఇతి నిత్య వాహాః జగత్యై త్రివత్సాః త్రివత్సానుష్టుభే త్రివత్సాహ అనుష్టుభే తుల్యవాహాః తుర్యవాహ ఉష్ణిహే తుర్యవాహ ఇతి తుర్య వాహాః ఉష్ణి అయిత్యుష్ణిహే పష్టవాహో విరాజే పష్టవాహ ఇతి పష్ట వాహాః విరాజ వృక్షాణాః విరాజయితి విరాజే వృక్షాణో బృహత్యై బృహత్యా ఋషభాః ఋషభాః ప్రభుహే ప్రభుహే నడ్వాహాః నడ్వాహ పంక్తి పంక్తి ధేనవాహ ధేనవోతిఛందసే అతిఛందస ఇత్యతి ఛందసే కృష్ణగ్రీవాజ్ఞేయాః కృష్ణగ్రీవా ఇతి కృష్ణగ్రీవాః ఆజ్ఞేయా బభ్రవాః బభ్రవ సౌమ్యాః సౌమ్యా ఉపధ్వస్తాః ఉపధ్వస్తాః సావిత్రాః ఉపధ్వస్తా ఇత్యుపధ్వస్తాః సావిత్రా వత్సతర్యాః వత్సతర్యః సారస్వత్యాః సారస్వత్యః శ్యామాః శ్యామాః పౌష్ణాః పౌష్ణాః కృష్ణయః కృష్ణయో మారుతాః మారుతా బహురూపాః బహురూపా వైశ్వదేవాః బహురూపా ఇతి బహు రూపాః వైశ్వదేవా వశాః వైశ్వదేవా ఇతి వైశ్వదేవాః వశాద్యావా పృథివీయాః ద్యావా పృథివీయా ఇతి ద్యావా పృథివీయాః ఉక్తాః సంచరాః సంచరా ఏతాః సంచరా ఇతి సంచరాః ఏతాః అయింద్రాగ్నాః అయింద్రాగ్నాః కృష్ణాః కృష్ణావారుణాః వారుణాః కృష్ణయః కృష్ణయో మారుతాః మారుతాః కాయాః కాయాస్తూపరాః తూపరా ఇతి తూపరాః అగ్నయే నీకవతే అనీకవతే ప్రథమజాన్ అనీకవత ఇత్యనీకవతే ప్రథమజానాలభతే ప్రథమజానితి ప్రథమ జాన్ ఆలభతే లభతే మరుద్భ్యాః మరుద్భ్యః సాంతవనేభ్యాః మరుద్భ్యైతి మరుద్భ్యాః సాంతవనేభ్యస్స వాద్యాన్ సాంతవనేభ్యైతి సాంతవనేభ్యాః సవాత్యాన్ గృహమేధిభ్యాః సవాత్యానితి స ఆత్యాని గృహమేధిభ్యో బష్కీహాని గృహమేధిభ్యైలీ గృహమేధిభ్యః బష్కీహాన్ క్రీడిభ్యః క్రీడిభ్యః సాం సృష్టాన్ క్రీడిభ్య ఇది క్రీడిభ్యః సాం సృష్టాన్ స్వతవద్భ్యః సాం సృష్టానిది సం సృష్టాన్ స్వతవద్భ్యోన్ సృష్టాన్ స్వతవద్భ్యైతి స్వతవద్భ్యః అనుసృష్టానిత్యను సృష్టాన్ ఉక్తా సంచరాః సంచరా ఏతాః సంచరా ఇది సం చరాః ఏతాః ఐంద్రాగ్నాః ఐంద్రాగ్నా ప్రాశృంగాః ప్రాశృంగామాహేంద్రాః ప్రశృంగా ఇది ప్రశృంగాః మాహేంద్రాబహురూపాః మాహేంద్రా ఇది మహా ఇంద్రాః బహురూపా వైశ్వకర్మణాః బహురూపా ఇది బహు రూపాః వైశ్వకర్మణా ఇది వైశ్వకర్మణాః ధూమ్రా బభృణీకాశాః బభృణీకాశా పితృణాం బభృణీకాశా ఇది బభృణీకాశాః పితృణాగ్నే సోమావతాం సోమావతాం బభ్రవాః సోమావతామితి సోమవతాం బభ్రవో ధూమ్రణీకాశాః ధూమ్రణీకాశా పితృణాం ధూమ్రణీకాశా ఇది ధూమ్రణీకాశాః పితృణాం పర్షదాం పర్షదాం కృష్ణాః బర్హి సదామితి బర్హి సదాం కృష్ణా బభృణీకాశాః బభృణీకాశా పితృణాం బభృణీకాశా ఇది బభృణీకాశాః పితృణామగ్నిష్వాత్తానాం అగ్నిస్వాత్తానాం కృష్ణాః అగ్నిస్వాత్తానామిత్యగ్ని స్వాత్తానాం కృష్ణా ప్రశంతః ప్రశంతస్త్రయ్యంబకాః త్రయ్యంబకా ఇది త్రయ్యంబకాః ఉక్తా సంచరాః సంచరా ఏతాః సంచరా ఇది సంచరాః ఏతా అశ్వనాశీరీయాః అశ్వనాశీరీయా శ్వేతాః శ్వేతా వాయవ్యాః వాయవ్యా శ్వేతాః శ్వేతా సౌర్యాః సౌర్యా ఇది సౌర్యాః వసంతాయ కవింజలాన్ కవింజలానాలభతే ఆలభతే లభతే గ్రీష్మాయ గ్రీష్మాయ కలవింకాన్ కలవింకాన్ వర్షాభ్యాః వర్షాభ్యస్తిత్తిరీన్ తిత్తిరీన్ శరదే శరదే వర్తీకాః వర్తీకా హేమంతాయ హేమంతాయ కటరాన్ కటరాన్ శిశిరాయ శిశిరాయ వికర్కరాన్ వికర్కరానితి వికర్కరాన్ సముద్రాయ శిశుమారాన్ శిశుమారానాలభతే శిశుమారానితి శిశుమారాన్ ఆలభతే లభతే పర్జన్యాయ పర్జన్యాయ మండూకాన్ మండూకానభ్యః అభ్యో మత్స్యాన్ అధ్యయిత్యతిభ్యః మత్స్యాన్ మిత్రాయ మిత్రాయ కులీపయాన్ కులీపయాన్ వరుణాయ వరుణాయ నాక్రాన్ నాక్రానితి నాక్రాన్ సోమాయ హాంసాన్ హాంసానాలభతే ఆలభతే లభతే వాయవే వాయవే బలాకాః బలాకాయింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం కృంచాన్ ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్నిభ్యాం కృంచాన్ మిత్రాయ మిత్రాయ మద్గోన్ మద్గోన్వరుణాయ వరుణాయ చక్రవాకాన్ చక్రవాకానితి చక్రవాకాన్ అగ్నయే కుటరోన్ కుటరోనాలభతే ఆలభతే లభతే వనస్పతిభ్యః వనస్పతిభ్యవులోకాన్ వనస్పతిభ్య ఇతి వనస్పతిభ్యః ఉలోకానగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాం చాషాన్ చాషానశ్విభ్యాం అశ్విభ్యాం మయూరాన్ అశ్విభ్యామిత్యశ్విభ్యాం మయూరాన్ మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం కపోతాన్ కపోతానితి కపోతాన్ సోమాయ లవాన్ లవానాలభతే ఆలభతే లభతే త్వష్ట్రే త్వష్ట్రే కౌలికాని కౌలికాన్ గోషాదీ గోషాదీర్దేవానాం గోసాదీరి గో సాదీ దేవానాం పత్నీభ్య కులీకా కులీకా దేవజామిభ్యోగ్నయే దేవజామిభ్యైతే దేవజామిభ్యః అగ్నయే గృహపాతయే వారుష్ణాన్ గృహపాతయైతి గృహపాతయే వారుష్ణానితి వారుష్ణాన్ అన్నే పారావతాన్ పారావతానాలభతే ఆలభతే లభతే రాత్రి రాత్రి సీచాపూ సీచాపూరహోరాత్రయో అహోరాత్రయో సంధిభ్యః సంధిభ్యో జతూ సంధిభ్యైతి సంధిభ్యః యతోన్మాసేభ్యః మాసేభ్యో దాత్యౌహాన్ దాత్యౌహాన్ సంవత్సరాయ సంవత్సరాయ మహతః మహతస్సు పన్నాన్ సుపన్నానితి సుపన్నాన్ భూమ్యాః ఆకూన్ ఆకూనాలభతే ఆలభతే లభతేంతరిక్షాయ అంతరిక్షాయ పాంత్రాన్ పాంత్రాన్ దివే దివే కషాన్ కషాన్ దిగ్భ్యః దిగ్భ్యో నకులాన్ దిగ్భ్యైతి దిగ్భ్యః నకులాన్ బభ్రూకాన్ బభ్రూకానవాంతరదిశాభ్యాః అవాంతరదిశాభ్యైత్యవాంతర దిశాభ్యాః వసుభ్యరిష్యాన్ వసుభ్యైతి వసుభ్యః రిష్యానాలభతే ఆలభతే లభతే రుద్రేభ్యాః రుద్రేభ్యోరురూన్ రురూనాదిత్యేభ్యాః ఆదిత్యేభ్యోన్యంకూన్ యంకూన్ విశ్వేభ్యః విశ్వేభ్యో దేవేభ్యాః దేవేభ్య పృషతాన్ పృషతాన్ సాధ్యేభ్యాః సాధ్యేభ్యః కులుంగాన్ కులుంగానితి కులుంగాన్ ఈశానాయ పరస్వతః పరస్వతః ఆలభతే లభతే మిత్రాయ గౌరాన్ గౌరాన్ వరుణాయ మహిషాన్ మహిషాన్ బృహస్పతయే గవయాన్ గవయాద్వస్త్వష్ట్రే త్వష్ట్రవుష్ట్రాన్ ఉష్ట్రానిత్యుష్ట్రాన్ ప్రజాపతయే పురుషాన్ ప్రజాపతయైతి ప్రజాపతయే పురుషాన్ హస్తినః హస్తినాలభతే ఆలభతే లభతే వాచే వాచే పృషీన్ పృషీగ్రశ్చక్షుషే చక్షుషే మసకాన్ మసకాన్ శ్రోత్రాయ శ్రోత్రాయ భృంగాః భృంగా ఇతి భృంగాః ప్రజాపతయే చ ప్రజాపతయైతి ప్రజాపతయే వాయవే వాయవే చ చ గోమృగః గోమృగో వరుణాయ గోమృగైతి గో మృగః వరుణాయారణ్యః ఆరణ్యో మేషః మేషో యమాయ యమాయ కృష్ణాః కృష్ణో మనుష్యరాజాయ మనుష్యరాజాయ మర్కటాః మనుష్యరాజాయేతి మనుష్య రాజాయ మర్కటశ్శార్దూలాయ శార్దూలాయ రోహితే రోహితే శభాయ ఋషభాయ గవయీ గవయీ క్షిప్రస్యేనాయ క్షిప్రస్యేనాయ వర్తీకా క్షిప్రస్యేనాయేతి క్షిప్రస్యేనాయ వర్తీకా నీలంగో నీలంగో క్లిమీః క్లిమిః సముద్రాయ సముద్రాయ శిశుమారాః శిశుమారో హిమవతే శిశుమార ఇతి శిశుమారాః హిమవతే హస్తి హిమవత ఇతి హిమవతే హస్తీతి హస్తి మయుప్రాజాపత్యః రాజాపత్యకులః రాజాపత్య ఇతి ప్రాజాపత్యః కులో హరిక్ష్ణాః హరిక్ష్ణో వృషదాంశః వృషదాంశస్తే వృషదాంశ ఇతి వృషదాంశః తే ధాత్రే ధాత్రే దిశాం దిశాం కంకః కంకో ధుంషాః ధుంషా అగ్నేయీ ఆగ్నేయీ కలవింకాః కలవింకో లోహితాహి లోహితాహి పుష్కరసాద లోహితాహిరితి లోహిత అహి పుష్కరసాదస్తే పుష్కరసాదయితి పుష్కర సాద తే త్వాష్ట్రా త్వాష్ట్రా వాచే వాచే కృంచాః కృంచ ఇతి కృంచాః సోమాయ కులుంగ కులుంగ ఆరణ్య ఆరణ్యోజ అజో నకుల నకుల సకా సకా తే పౌష్ణా పౌష్ణా క్రోష్టా క్రోష్టా మాయో మాయోరింద్రస్ ఇంద్రస్ గౌరమృగ గౌరమృగ విద్వ గౌరమృగ ఇది గౌర మృగ విద్వోన్యంకూ న్యంకు కర్కట కర్కటస్యే తేనోమత్యై అనోమత్యై ప్రతిశ్రుత్క్రాహాయై అనోమత్యాయితి చేనోమత్యై ప్రతిశ్రుత్క్రాహాయై చక్రవాక ప్రతిశ్రుత్క్రాహాయాయితి ప్రతిశ్రుత్క్రాహాయై చక్రవాక ఇతి చక్ర వాక సౌరే బలాకా బలాకా శార్గ శార్గశ్రీజయ శ్రీజయ శయాండక శయాండకస్తే శయాండక ఇతి శయ ఆండక తే మైత్రా మైత్రా సరస్వతి సరస్వతి సారీ సారి పురుషవాక్ పురుషవాక్ స్వావిత్ పురుషవాగితి పురుష వాక్ స్వావిద్భూమి స్వవిదితి స్వవిద్ భూమి సార్దూల సార్దూలో వృకా వృక ప్రదాకు ప్రదాకుస్తే తే మన్యవే మన్యవే సరస్వతే సరస్వతే సుఖా సుఖ పురుషవాక్ పురుషవాగితి పురుష వాక్ సువర్ణ పార్జన్య సువర్ణ ఇతి సువర్ణ పార్జన్య ఆది ఆతిర్వాహస వాహసో దర్వీదా దర్వీదా తే దర్విదేతి దర్విదా తే వాయవే వాయవే బృహస్పతాయే బృహస్పతాయే వాచ వాచస్పతాయే పతాయే వైంగరాజ వైంగరాజో రజ వైంగరాజ ఇతి వైంగ రాజ అలజ అంతరిక్ష ఆంతరిక్ష ప్లవ ప్లవో మద్భు మద్భున్మత్స్యా మత్స్యస్తే తే నదీపతయే నదీపతయే ద్యావా పృథివీయా నదీపతయ ఇతి నదీ పతయే ద్యావా పృథివీయ కూర్మ కూర్మ ఇతి కూర్మ పురుషమృగశ్చంద్రమాస పురుషమృగ ఇతి పురుష మృగ చంద్రమాసో గోధా గోధాకాళక కాళకాదార్వాఘాట దార్వాఘాటస్తే దార్వాఘాత ఇతి దారు ఆఘాత తే వనస్పతీనాం వనస్పతీనాం కృతవాకూ కృతవాకుః సావిత్రః సావిత్రో హాంసః హాంసో వాతస్య వాతస్య నాక్రః నాక్రో మకారః మకారః కులీపయః కులీపయస్తే ఏకూపారస్య అకూపారస్య హ్రియై హ్రియై శల్యకః శల్యక ఇతి శల్యకః అన్హా మండూకా మండూకో మూషికా మూషికా తిత్తిరీ తిత్తిరిస్తే తే సర్పాణాం సర్పాణాం లోపాసః లోపాసః అశ్వినః అశ్వినకృష్ణాః కృష్ణో రాత్రి రాత్రి వృక్షాః వృక్షో జతూః జతోశిలీకా సుశిలీకా తే సుశిలీకేతి సుశిలీకా పరీతరజనా ఇతరజనాజహకా ఇతరజనామితీతర జనా జహకా వైష్ణవీ వైష్ణవీతి వైష్ణవీ అన్యవాపో అర్ధమాసానా అన్యవాప ఇత్యన్య వాప అర్ధమాసానామిశ్యాః అర్ధమాసానామిత్యర్థ మాసానాం ఋష్యో మయూరాః మయూరః సుపర్ణః సుపర్ణస్తే సుపర్ణ ఇతి సుపర్ణః తే గంధర్వాణాం గంధర్వాణామపాం అపా ఉద్రః ఉద్రో మాసాం ఆసాం కశ్యపాః కశ్యపో రోహిత్ రోహిత్ కుండ్రణాచీ కుండ్రణాచీ గోలత్తీకా గోలత్తీకా తే అప్సరసాం అప్సరసాం మృత్యవే మృత్యవే సితః అసిత ఇత్యసితః వర్షాహోర్ఋతూనాం వర్షాహోరితి వర్ష ఆహూ ఋతూనామాకుః ఆకుః కషాః కషో మాంథాలః మాంథాలస్తే తేపి తృణాం తృణాం బలాయ బలాయ జగరః అజగరో పశూనాం పశూనాం కపింజాలః కపింజాలః కపోతాః కపోత ఉలూకః ఉలూకః శశః శశస్తే తే నిర్వృత్తి నిర్వృత్తి వరుణాయ నిర్వృత్యాయితినిః వృత్తి వరుణాయారణ్యః ఆరణ్యో మేషః మేషైతి మేషః చిత్రాదిత్యానాం ఆదిత్యానాముష్ట్రాః ఉష్ట్రో గృణీవాన్ గృణీవాన్ వార్ధీనసః గృణీవానికి గృణీవాన్ వార్ధీనసస్తే తే మర్త్యై మర్త్యా అరణ్యాయ అరణ్యాయ శ్రమరః శ్రమరోరురూః రౌద్రః రౌద్రః క్వయీః క్వయిః కుటరూః కుటరుర్దాత్యౌహః దాత్యౌహస్తే తే వాజినాం వాజినాం కామాయ కామాయ పికః పిక ఇతి పికః ఖడ్గో వైశ్వదేవః వైశ్వదేవస్వా కైశ్వదేవ ఇతి వైశ్వదేవః స్వా కృష్ణః కృష్ణః కర్ణః కర్ణో గర్ధవః గర్ధవస్తరక్షుః తరక్షుస్తే తే రక్షసాం రక్షసామింద్రాయ ఇంద్రాయ సూకరః సూకరః సింహః సింహో మారుతః మారుతకృతలాసః కృతలాస పిప్పాకా పిప్పాకా శకునీః శకునిస్తే తే సరవ్యాయి సరవ్యాయి విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం పృషతః పృషత ఇతి పృషతః ఓం. ఓం శారం దద్భిః దద్భిరవకాం దద్భిరితి దతిర్భిః అవకాం దంతమూలైః దంతమూలైరమృతం దంతమూలైరితి దంతమూలైః మృతం భస్వైః భస్వైరస్తేగాం తేగాం దగ్గష్ట్రాభ్యాం దగ్గష్ట్రాభ్యాగ్ని సరస్వతి సరస్వత్యా అగ్రజిహ్వం అగ్రజిహ్వం జిహ్వాయాః అగ్రజిహ్వమిత్యగ్ర జిహ్వం జిహ్వాయా ఉత్సాదం ఉత్సాదమవక్రందేన ఉత్సాదమిత్యుత్సాదం అవక్రందేన తాలు అవక్రందేనేత్యవక్రందేన తాలువాజం వాజాం హనుభ్యాం హనుభ్యామపః హనుభ్యామితి హనుభ్యాం అప ఆస్యేన ఆస్యేన వృషణం వృషణమాండాభ్యాం ఆండాభ్యామాదిత్యాన్ ఆదిత్యాన్ శ్మశ్రోభిః శ్మశ్రోభిః పంచానం శ్మశ్రోభిరితి శ్మశ్రోభిః పంచానం భూభ్యాం భూభ్యాం ద్యావా పృథివీ ద్యావా పృథివీ వర్తోభ్యాం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ వర్తోభ్యాం విద్యుతం వర్తోభ్యామితి వర్తాభ్యాం విద్యుతం కణీనకాభ్యాం విద్యుతమితి విద్యుతం కణీనకాభ్యాగ్ని శుక్లాయ శుక్లాయ స్వాహా స్వాహా కృష్ణాయ కృష్ణాయ స్వాహా స్వాహా పార్యాణి పార్యాణి పక్ష్మాణి పక్ష్మాణ్యవార్యాః వార్యాక్షవాః ఇక్షవో వార్యాణి వార్యాణి పక్ష్మాణి పక్ష్మాణి పార్యాః పార్యాక్షవాః ఇక్షవ ఇతిక్షవాః వాతం ప్రాణేన ప్రాణేన అపానేన అపానేన నాసికే అపానేనేత్యప ఆనేన నాసికే ఉపయామం నాసికే ఇతి నాసికే ఉపయామమధరేణ ఉపయామమిత్యుపయామం అధరేణ ఓష్ఠేన ఓష్ఠేన సత్ సదుత్తరేణ ఉత్తరేణ ప్రకాశేన ఉత్తరేణేత్యుత్తరేణ ప్రకాశేనాంతరం ప్రకాశేనేతి ప్రకాశేన అంతరమనుకాశేన అనుకాశేన బాహ్యం అనుకాశేనేత్యను కాశేన బాహ్యం నివేష్పం నివేష్పం మూర్ధ్నా నివేష్పమితి నివేష్పం మూర్ధ్నాస్తనయత్నం స్తనయత్నం నిర్బాధేన నిర్బాధేనాశనిం నిర్బాధేనేతి బాధేన అశనిం మస్తిష్కేణ మస్తిష్కేణ విద్యుతం విద్యుతం కణీనకాభ్యాం విద్యుతమితి విద్యుతం కణీనకాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాగ్రశ్రోత్రం శ్రోత్రగ్రశ్రోత్రాభ్యాం శ్రోత్రాభ్యాం కర్ణౌ కర్ణౌ దేదనీం దేదనీమధరకంఠేన అధరకంఠేనాపహ అధరకంఠేనేత్యధర కంఠేన అపశుష్కంఠేన శుష్కంఠేన చిత్తం శుష్కంఠేనేతి శుష్కంఠేన చిత్తం మన్యాభి మన్యాభిరదీతిం అదీతీయం శీర్ష్ణా శీర్ష్ణా నిర్వృతిం నిర్వృతిం నిర్జజ్జల్యేన నిర్వృతిమితి నిర్వృతిం నిర్జజ్జల్యేన శీర్ష్ణా నిర్జజ్జల్యేనేతి నిర్జల్యేన శీర్ష్ణా సంక్రోశై సంక్రోశై ప్రాణాన్ సంక్రోశైరితి సంక్రోశై ప్రాణాన్ రేష్మాన్ రేష్మానగ్రస్తుపేన స్తుపేనేతి స్తుపేన మశకాన్ కేశై కేశైరింద్రం ఇంద్రగ్రస్వపసా స్వపసా మహేన స్వపసేతి సు అపసా మహేన బృహస్పతిం బృహస్పతీయం శకునిసాదేన శకునిసాదేన కూర్మాన్ శకునిసాదేనేతి శకునిసాదేన కూర్మాన్ శపై శపైరాక్రమణం ఆక్రమణగ్రస్థూరాభ్యాం ఆక్రమణమిత్యాక్రమణం స్థూరాభ్యామిక్షలాభిః ఇక్షలాభిః కపింజలాన్ కపింజలాన్ జవం జవంజంఘాభ్యాం జంఘాభ్యామధ్వానం అధ్వానం బాహుభ్యాం బాహుభ్యాం జాంబీలేన బాహుభ్యామితి బాహుభ్యాం జాంబీలేనారణ్యం అరణ్యమగ్నిం అగ్నిమతిరుగ్రాం అతిరుగ్రాం భూషణం అతిరుగ్రామిత్యతిరుక్ భ్రాం పూషణం దోద్భ్యాం దోద్భ్యామశ్వినౌ దోద్భ్యామితి దోః భ్యాం అశ్వినా ఆంసాభ్యాం ఆంసాభ్యాగ్రరుద్రం రుద్రాం రోరాభ్యాం రోరాభ్యామితి రోరాభ్యాం అగ్నే పక్షతి పక్షతిర్వాయో వాయోర్నిపక్షతి నిపక్షతిరింద్రస్య నిపక్షతిరితి నిపక్షతి ఇంద్రస్య తృతీయా తృతీయాపాచతుర్థీ చతుర్థ్యదిత్యై అదిత్యై పంచమీ పంచమీంద్రాణ్యై ఇంద్రాణ్యై షష్ఠీ షష్ఠీ మరుతాం మరుతాగ్నే సప్తమీ సప్తమీ బృహస్పతే బృహస్పతేరష్టమీ అష్టమ్యర్యమ్న అర్యమ్నో నవమీ నవమీ ధాతు ధాతుర్దశమీ దశమీంద్రస్య ఇంద్రశైకాదశీ ఏకాదశీ వరుణస్ ద్వాదశీ ద్వాదశీ యమస్యత్రయోదశీ త్రయోదశీతి త్రయః దశీ ఇంద్రాజ్ఞో పక్షతిః పక్షతిః సరస్వత్యై సరస్వత్యై నిపక్షతిః నిపక్షతిం మిత్రస్య నిపక్షతిరితి నిపక్షతిః మిత్రస్య తృతీయా సోమస్య సోమస్య చతుర్థీ చతుర్థీ నిర్వృత్యై నిర్వృత్యై పంచమీ నిర్వృత్యా వృత్యై పంచమ్యగ్నిషోమయోః అగ్నిషోమయో షష్ఠీ షష్ఠీ సత్వానాం సర్పాణాగ్నే సప్తమీ సప్తమీ విష్ణోః విష్ణోరష్టమీ అష్టమీ పూష్ణః పూష్ణో నవమీ నవమీ త్వష్టోః త్వష్టర్దశమీ దశమీ ఇంద్రస్య ఇంద్రస్యైకాదశీ ఏకాదశీ వరుణస్య వరుణస్య ద్వాదశీ ద్వాదశీ యమ్యై యమ్యై త్రయోదశీ త్రయోదశీ ద్యావా పృథివ్యోః త్రయోదశీతి త్రయః దశీ ద్యావా పృథివ్యోర్దక్షిణం దక్షిణం పార్శ్వం పార్శ్వం విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాముత్తరం ఉత్తరమిత్యుత్తరం.